226 సకల సం భా సకల ఆరోపిత కళాభ్యః ఉపాసనార్థం కల్పీ తాభ్యః జాబాలినా సత్యకామం ప్రతి ఉక్త పొడ సకలయు తప్పురుపోపాసన ప్రతిపాదక ఛాందోగ్యవచన రీత్యా కళాశబ్ది తానయనేహ సహ వర్తత ఇతి సా తథా చతుహస్తి చంద్ర కళాభ్యాం వా సహిత అథవా కళశబ్దః సుఖాది కాంతివచనః తయా సహితేతి వా ఓం సకలయే నమః ఆం వి ఉపాసన కొరకు ఆరోపితములు కల్పితములు నయన కళలతో విరాజిల్లుచున్నది గావున దేవి సకలయనబడును. జాబాలి మహాముని సత్యకామునికి ఉపదేశించిన షోడశ కళాయుక్త పురుపాసనమును ప్రతిపాదించునట్టి ఛాందోగ్యోపనిషద్వచనముననుసరించి కళాశబ్దముచే అభిహితము లైన యవయవములతో విరాజిల్లునది గావున పరదేవత సకలాయని స్తూయమాన ఎగుచున్నది. 64 చంద్ర కళలలో విరాజమాన ఎగుటం జేసియు దేవికి సకలాయను నామము అన్వర్థము. 338 లితా త్రిశతి భాష్యం అథవా కళాశబ్దము సుఖాది కాంత్యర్థ బోధకము తాదృశ కళాసహిత ఎగుటం జెసియు మహాత్రిపురసుందరి సకల ధియని ధ్యాతన్య ఎగుచున్నదని భావము. విసే అన్నమయత్సున్నా హీ సోమ్యమన ఆపోమయ ప్రాణస్తేజోమయీ వాగితి భూయ ఏనమా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. జూన్ 5, 2006 హే సోమ్య, మనస్సు అన్నమయము, ప్రాణము జలమయము, వాక్కు తేజోమయమని దూరుని శ్వేతకేతువుకు నుపదేశించెను. త్రిశతి భాష్యము నందు జాబాలి సత్యకామునకు చెప్పబడినట్లున్నది. అంతట తిరిగి తెలియజెప్పుడని శ్వేతకేతువు ఆరుణిని అభ్యర్థించెను. కామమపహ షోడశకలః సోమ్యపురుషః పంచదశాహని మాసీహ పిబాపోమయః ప్రాణాన పిబతో 22 విచ్ఛేత్స్యత ఇతి. 5 జూలై 1, 2006 హే సోమ్య, పురుషుడు షోడశ కళాపూర్ణుడు, నీవు 15 దినములు భుజించుకుము, యథేచ్ఛగా జలమును మాత్రమే త్రాగుము. ప్రాణము ఆపోమయము, కావున జలపానము చేయట వలన ప్రాణము పోదని యారుని చెప్పెను. ఆ రీతిగా శ్వేతకేతువు 15 దినములు నిరాహారియేయుండి మనల 339 శంకర గ్రంథరత్నావళి గుకుపసదనము చేసి నాకు రుగ్యజుస్సామలు ప్రతిభాతము లగుట లేదని చెప్పెను. అంత ఆరుణి షోడశవాం కళానా మేకా కల్కాతిశిష్టా స్యాతమైత్పత్తి వేదా నానుభన శిశనాథ మే విజ్ఞాసినితి. జూలై 3, 2006 నీవు భుజించిన ఎన్నము వలన వృద్ధి నొందిన 14 కళలలో ఒక కళ మిగిలిపోయినది. అందువలన వేదములు నీకు స్ఫురించలేదు. భోజనము చేసి రమ్ము, అప్పుడు నేను చెప్పునట్టి విషయము తెలుసుకొనగలవని చెప్పెను. ఏనం సోమ్యతే షోడశానాం కళానా మేకా కళాతి 7 శిషటాభూత్సాన్నే నోపసమాహితా ప్రాజ్వాలి తయతర్హి వేదా సనుభనసి. జూలై 6, 2006 హేం హే సోమ్య, ఈ కళ అన్నము చేత ఉపచితమైనందున నీకు వేదములు ప్రతిభాసించునని చెప్పెను. కావున సచ్చిదానంద రూపమైన బ్రహ్మతత్వమును బోధించినట్టి వేదములు షోడశి కళాపూర్ణమైన పరమేశ్వరి యొక్క ఉపాసన వలన లబ్ధమైన యనుగ్రహముచే భాసించునని తెలియవలేయును. 14 కళలలో నొక కళ మిగిలిపోయినది. షోడశ కళాపూర్ణ పురుషాభిన్నయైన పరమేశ్వరి యొక్క షోడశీ కళాస్వరూపమును బృహదారణ్యక శృతి ఇట్లు వివరించుచున్నది. 340 లలితా త్రిశతి భాష్యం నయేష సంవత్సరః ప్రజాపతః షోడశ కళస్తస్య రాత్రేయ ఏన పంచదశ కళా ధ్రువైవాస్య షోడశీ కళాస రాత్రిభీరేవా చ పూర్య తేజ పిచయలేస్కోమావా శాగ్రాత్రి త్రిమేతయ షోడస్యా కలయా సరసర్వమిదం ప్రాణభృదనుప్రవిశ్య తతః ప్రాత జయతే తస్మాదేతాంరాత్రిం ప్రాణభృతః ప్రాణం న విచ్ఛిందాదపి కుకలాసస్య తస్య ఏవ దేవతాయ అపచిత్యే. మే 1, 2014. ద్రౌ కాల సంవత్సరాత్మక ప్రజాపతి షోడస కళ పురుషుడు. ఆ కాల పురుషుని 15 రాత్రులే 15 కళలు. పురుషుని యొక్క 14 కళ షోడసి కళ్ళ ధ్రువకళ ఎనబడును. ఆ షోడసి కళ శుక్ల పక్షములో రాత్రుల ద్వారా వృద్ధి నొందును, కృష్ణ పక్షములో క్షయమవుచుండును. అమావాస్య రాత్రి యందు ఆ కాలపురుషుడు సంవత్సరాత్మక ప్రజాపతి ఈ షోడసి కళతో సర్వప్రాణులయ్యదు ప్రవేశించును. తిరిగి మరుసటి యదేమున ఉద్భవించును. కావున అమావాస్య రాత్రియందు ఏ ప్రాణిని సంహరించరాదని భావము. షోడస కళ కావున ఈశ్వరాభిన్నుకైన జీవుడు పూర్ణుడని తెలియవలేను. పరమేశ్వరి పరమేశ్వరుల శేషములందు గన్పట్టు చంద్రకళ షోడసి కళయ్యనియే భావింపవలయ్యును. షోడసి కళవాచకమైన షోడసి మహామంత్రము సర్వమాన్యమై ఉపాసక లోకమున ప్రసిద్ధిగాంచినదని తెలియవలేయును. 341 శంకర గ్రంథరత్నావళి.